అథర్వణ వేదాంతర్గత 19 శరభోపనిషత్ శ్లోకతాత్పర్య పుష్పం. శరభుడు సమస్త జీవులు తన శరములుగా కలవారు, సర్వం సంత్యజ్య మునయో యద్భజంత్యాత్మరూపత తచ్చారభం త్రిపాద్బ్రహ్మ స్వమాత్రమవశిష్యతే. శ్లోక్ సర్వం సంత్యజ్య మునయో యద్భజంతి ఆత్మరూపత తచ్చారంభం త్రిపాద్బ్రహ్మ స్వమాత్రం అవశిష్యతే. మునులంతా సమస్తమును త్యజించినవారై దేని ఆత్మరూపంగా భజిస్తూ ఉన్నారో అట్టి ఆది త్రిపాద్బ్రహ్మము మనందరి స్వస్వరూపమే అయి ఉన్నది. ఘనశేషబ్రహ్మమే స్వస్వరూపము. అథహైనం పైప్పలాదో బ్రహ్మాణమువచ ఓం ఒకటి ఓం. అథహి ఏనం అథహైనం పైప్పలాదో బ్రహ్మాణం ఉవచ. ఒకానొక సందర్భములో పిప్పలాద మహర్షి కుమారుడు పైప్పలాదుడు బ్రహ్మదేవుని ప్రత్యక్షము చేసుకున్నారు. ఆ సందర్భంలో ఇట్లా అడిగారు, భో భగవన్, బ్రహ్మవిష్ణురుద్రాణాం మధ్యేకో వా అధికతరో ధ్యేయః సాత్తత్వమేవ నో బ్రూహీతి. భో భగవన్, బ్రహ్మవిష్ణురుద్రాణాం మధ్యేకో వా అధికతరో ధ్యేయః స్యాత్ తత్వమేవ నో బ్రూహి ఇతి. పైప్పలాదుడు, హే భగవన్, బ్రహ్మదేవ, తాత్విక దృష్టిచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు అధికతమమై ధ్యానింపతగినవారు? అట్టి తాత్విక విశేషము గురించి మాకు దయతో వివరించి బోధించండి. తస్మై సహోవాచ పితామహశ్చ, హే పైప్పలాద శృణు వాక్యమేతత్. తస్మై సహ ఉవాచ పితామహశ్చ, హే పైప్పలాద శృణు వాక్యం ఏతత్. పితామహులగు బ్రహ్మ భగవానుడు, ఓ పైప్పలాదా, మీకు ఒక విశేషము చెప్పుచున్నాను, విను. బహుని పుణ్యాని కూతాని ఏన తేనేవ లభ్యః పరమేశ్వరోసౌ. బహుని పుణ్యాని కూతాని ఏన తేనేవ లభ్యః పరమేశ్వరో అసౌ. యవ్వనిచేతనైతే అనేక పుణ్యక్రియలు నిర్వర్తించబడినవై ఉన్నాయో అట్టివానికి మాత్రమే పరమేశ్వరుడు లభ్యుడు లభించినవాడు అగుచున్నాడు. యస్యాంగజోహం హరిరీంద్రముఖ్య మోహాన్న జానంతి సురేంద్రముఖ్య ఒకటి. ప్రభుం వరేణ్యం పితరం మహేశం యస్య అంగజో అహం హర్యః ఇంద్రముఖ్యాః మోహాత్ న జానంతి సురేంద్రముఖ్యాః ప్రభుం వరేణ్యం పితరం మహేశం. ఎవ్వరి అంగముల నుండి నేను, హరి, ఇంద్రుడు మొదలైన ముఖ్య దేవతలందరము జనిస్తూ ఉన్నాము, అయినా కూడా మోహముచే ఎవరిని నేను, సురేంద్రుడు మొదలైన ముఖ్య దేవతలు కూడా ఎరుగలేకున్నారో, ఎవరు దేవతలకే దేవతయో, ప్రభువో, స్తుతించతగనవాడో, తండ్రియో, అట్టి పరమేశ్వరునికి నమస్కారము. యో బ్రహ్మాణం విదధాతి తస్మై వేదాంశ్చ సర్వాన్ ప్రహిణోతి చాగ్యం తం వై ప్రభుం పితరం దేవతానాం రెండు. మమాపి విష్ణోర్జనకం దేవమీడ్యం రెండు. యో బ్రాహ్మాణం విదధాతి తస్మై వేదాంశ్చ సర్వాన్ ప్రహిణోతి చాగ్ర్యం తం వై ప్రభుం పితరం దేవతానా మమ అపి విశోనానః జనకం దేవం ఈడ్యం. ఓ పైప్పలాదా, ఇంకా విను. ఎవరైతే సృష్టికర్త అగు బ్రహ్మకే సృష్టికర్తయో, ఎవరు చతుర్వేదములను సృష్టికర్తకు ప్రసాదించి ఉన్నారో అట్టి పరమేశ్వరుడే పితరులకు దేవతలకు సృష్టికర్త అగు నాకు రక్షకుడు పరిపోషకుడు. విష్ణువునకు కూడా ఆయనయే ప్రభువు తండ్రి దేవదేవుడు మా అందరికీ పూజార్హుడు. యోంతకాలే సర్వలోకాన్ సంజహార మూడు. స ఏకః శ్రేష్ఠశ్చ సర్వశాస్తా స ఏవ వరిష్ఠశ్చ. యో అంతకాలే సర్వలోకాన్ సంజహార స ఏకః శ్రేష్ఠశ్చ సర్వశాస్తా స ఏవ. ఎవడైతే అంత్య ప్రళయ కాలంలో సమస్తము తనయందు లయం చేసుకుంటున్నారో ఆ పరమేశ్వరుడే సర్వశ్రేష్ఠుడు, సమస్తము శాసించువాడు కూడా. యో ఘోరం వేషమాస్థాయ శరభాఖ్యం మహేశ్వరః నృసింహం లోకహంతారం సంజఘానా మహాబలః నాలుగు. యో ఘోరం వేషం ఆస్థాయ శరభాఖ్యం మహేశ్వరః నృసింహం లోకహంతారం సంజఘానా మహాబలః. ఏ మహేశ్వరుడైతే శరభ శరభము అనే ఘోర వేషమును ధరిస్తున్నారో, లోకహంతకుడైన నృసింహుని జయించారో, ఆయనయే ముఖ్యమైన పూజనీయుడు. హరిం హరంతం పాదాభ్యామనియాంతి సురేశ్వరాః మావధేహ పురుషం విష్ణుం విక్రమస్వ మహానసి ఐదు. హరిం హరంతం పాదాభ్యాం అనియాంతి సురేశ్వరాః. మావధేహ పురుషం విష్ణుం విక్రమస్వ మహానిసి. దేవతలు హరునికి రుద్రునికి పాదాభివందనము చేస్తూ ఓ మహేశ్వర, విష్ణువును మాకొరకై రక్షించి మాకు ప్రసాదించండి, వధించకండి అని ప్రార్థించగా, కృపయా భగవాన్ విష్ణుం విదదార నఖేయః ఖరేయః చర్మాంబరో మహావీరో వీరభద్రో బభూవః ఆరు. కృపయా భగవాన్ విష్ణు విదదార నఖేయః ఖరేయః చర్మాంబరో మహావీరో వీరభద్రో బభూవః. ఆ పరమేశ్వరుడు దయతో విష్ణుమూర్తిని ప్రసాదించారు, వాడి అయిన గోళ్లతో చీరారు. దక్షయజ్ఞ సందర్భము మహావీరుడు కరి చర్మము ధరించినవారు, అగు పరమేశ్వరుడే వీరభద్రుడుగా అయినారు. స ఏకో రుద్రో ధ్యేయః సర్వేషాం సర్వసిద్ధయే. స ఏకో రుద్రో ధ్యేయః సర్వేషాం సర్వసిద్ధయే. అనేకములలో ఏకస్వరూపుడైన అట్టి రుద్రభగవానుడే దేవతలకు మాకు ధ్యానింపతగిన ధ్యేయవస్తువు. ఆయనయే సమస్తమును ప్రసాదించువారు, సర్వులకు సంపదలను సామర్థ్యములను సిద్ధింపజేయువారు. యో బ్రహ్మణః పంచవక్రహంత తస్మై రుద్రాయ నమో అస్తు ఏడు. యో బ్రహ్మణః పంచమవక్త్రహంత తస్మై రుద్రాయ నమో అస్తు. ఏ పరమేశ్వరుడైతే బ్రహ్మదేవుని యొక్క ఐదవ ముఖమును ఖండించారో అట్టి రుద్ర భగవానునికి నమస్కారము. యో విస్ఫులింగేన లలాటజేన సర్వం జగద్భస్మసాత్ సంకరోతి. యోపి స్ఫులింగేన లలాటజేన సర్వం జగత్ భస్మసాత్ వై కరోతి భస్మసాద్ వై కరోతి. ఏ స్వామి అయితే తన యొక్క లలాటములో గల మూడవ నేత్రము నుండి పుట్టిన ఒక చిన్న నిప్పు రవ్వతో సమస్త జగత్తులను భస్మము చేసి వేయగలరో అట్టి రుద్ర దేవాది దేవునికి నమస్కారము. పునశ్చ సృష్ట్వా పునరప్యరక్షదేవం స్వతంత్రం ప్రకటికరోతి తస్మై రుద్రాయ నమో అస్తు ఎనిమిది. మూడు పునశ్చ సృష్ట్వా పునరపి అరక్ష దేవం స్వతంత్రం ప్రకటీకరోతి తస్మై రుద్రాయ నమో అస్తు. ఏ పరమాత్మ అయితే భస్మము నుండి ఈ సమస్త సృష్టిని పునః సృష్టిస్తూ రక్షిస్తూ దేవాది దేవుడై సర్వస్వతంత్రము ప్రదర్శిస్తూ ఉన్నారో అట్టి రుద్రభగవానునికి ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉన్నాము. యో వామపాదేన జఘాన కాలం ఘోరం పపేథో హాలహలం దహంతం తస్మై రుద్రాయ నమో అస్తు. తొమ్మిది. యో వామపాదేన జఘాన కాలం ఘోరం పపావథ హాలహలం తం తస్మై రుద్రాయ నమో అస్తు. ఏ రుద్రదేవుడైతే తన ఎడమపాదముతో భక్తుడగు మార్కండేయుని రక్షించటానికి ఘోరము అయినట్టి యముని గుండెను తన్నారో, భక్తులపై ప్రీతితో హాలహలమును త్రాగి కంఠమున ధరించారో అట్టి స్వామికి నమస్కారము. యో వామపాదార్చిత విష్ణునేత్రస్తస్మై దదౌ చక్రమతివ హృష్టః తస్మై రుద్రాయ నమో అస్తు. పది. యో వామపాదార్చిత విష్ణునేత్రః తస్మై దదౌ చక్రం అతీవ హృష్టః తస్మై రుద్రాయ నమో అస్తు. ఏ శివభగవానుని ఎడమ భాగము పొందుట కొరకే విష్ణువు వారి ఎడమ పాదమును ఆశ్రయించి చూపును నిలిపారో, త్వత్పాదౌ నయనార్పణం చకృతవాన్ త్వద్దేహ భాగో హర్యః శివానందలహరి, దానికి సంతోషించి భక్తవత్సలుడై విష్ణువుకు చక్రము ప్రసాదించారో అట్టి రుద్ర భగవంతునికి నమస్కరిస్తున్నాము. యో దక్షేజ్ఞే సురసంఘాన్ విజిత్య విష్ణుం బబంధోరగపాసేన వీరః తస్మై రుద్రాయ నమో అస్తు. పదకొండు. యః దక్షేజ్ఞే సురసంఘాన్ విజిత్య విష్ణుం బబంధ ఊరుపాసేన వీరః తస్మై రుద్రాయ నమో అస్తు. ఏ స్వామి అయితే దక్ష ప్రజాపతి అశాస్త్రీయంగా చేస్తున్న నిరీశ్వర దక్ష యజ్ఞమును వీక్షిస్తూ ఉన్న కారణంగా అప్పటికప్పుడు తన యొక్క వీరభద్రాంశతో దేవతలను జయించి విష్ణువును ఊరు పెద్ద పాశములతో బంధించారో అట్టి రుద్ర పరమాత్మ నమస్కారము. యో లీలేవ త్రిపురం దదాహ విష్ణుం కవిం సోమసూర్యాగ్నినేత్ర. నాలుగు. యో లీలేవ త్రిపురం దదాహ కామం కాలం సోమసూర్యాగ్నినేత్రః. ఏ స్వామి అయితే లీలా వినోదముగా త్రిపురములను కాలాగ్నిచే కాల్చివేశారో, అట్లాగే కాముని కాలుని కూడా తన యొక్క మూడవ నేత్రముతో దహించారో, సర్వే దేవాః పశుతామవాపుః స్వయం తస్మాత్ పశుపతిర్బభూవ తస్మై రుద్రాయ నమో అస్తు. పన్నెండు. సర్వే దేవాః పశుతాం అవాపుః స్వయం తస్మాత్ పశుపత్యః బభూవ తస్మై రుద్రాయ నమో అస్తు. ఏ పరమేశ్వరుడు చంద్ర సూర్య అగ్నులను త్రినేత్రములుగా కలిగి ఉన్నారో, దేవతలు అనే పుష్పములున్న పూపద అవాపము తానే అయి ఉన్నారో, ఏ ఈశ్వరుడు దేవతలను అందరినీ పశువులుగా చేసి తాను పశుపతి బిరుదాంకితులైనారో, అట్టి రుద్రస్వామి వారికి నమస్కారము. యో మత్స్యకూర్మాదివరాహ సింహ నివిష్ణుం క్రమంతం వామనమాది విష్ణు వివిక్లవం పీడ్యమానం సురేశం భస్మిచకారం అన్మథం యమం చ తస్మై రుద్రాయ నమో అస్తు. 13. యో మత్స్యకూర్మాది వరాహ సింహ విష్ణుం క్రమంతం వామనం ఆది విష్ణు వివిక్లవం పీడ్యమానం జఘాన భస్మిచకారం అన్మథం యమం చ తస్మై రుద్రాయ నమో అస్తు. ఏ పరాత్పరుడైతే మత్స, కూర్మ, వరాహ, నారసింహ ఇత్యాది అవతారములు ధరించిన విష్ణుమూర్తిని అదంతా కూడా మనస్సు యొక్క లీలగా బోధించి మనోవేదనను తొలగించారు, చూపు మాత్రం చేత మన్మధుని యమింపజేసి భస్మము చేసివేశారో, అట్టి రుద్ర భగవానునికి నమోస్తు. నమస్కారము. ఏవం ప్రకారేణ బహుధా ప్రతుష్ట్వ క్షమాపయమా సుర్నీలకంఠం మహేశ్వరం. ఏవం ప్రకారేణ బహుధా ప్రతుష్ట్వ క్షమాపయమాసుహ నీలకంఠం మహేశ్వరం. ఈ విధంగా నీలకంఠుడగు మహేశ్వరునికి దేవతలు అనేక విధాలుగా స్తుతులను సమర్పించి హృదయపూర్వకంగా క్షమాపణలు వేడుకొంటున్నారు. తాపత్రయ సముద్భూత జన్మ మృత్యుజరాదిభి నావిధాని దోహఖాని జహార పరమేశ్వరః. 14. 5. తాపత్రయ సముద్భూత జన్మ మృత్యుజరాదిభ్యః నానావిధాని దోహఖాని జహార పరమేశ్వరః. ఏ పరమేశ్వరుడైతే ఈ జీవులకు ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక తాపత్రయముల వలన కలుగుచున్న జన్మజరామృత్యు ఇత్యాది సమస్త దోహఖములను హరిస్తారో, అట్టి హరునకు నమస్కారము. ఏవం మంత్రేహ ప్రార్థ్యమాన ఆత్మా వై సర్వదేహినా శంకరో భగవానాద్యో రరక్ష సకలాహ ప్రజాహ. 15. ఏవం మంత్రేహ ప్రార్థ్యమాన ఆత్మా వై సర్వదేహినా శంకరో భగవాన్ ఆద్యో రరక్ష సకలాహ ప్రజాహ. ఏ స్వామి అయితే సమస్త దేహములలో వేంచేసిన్న ఆత్మగా ప్రార్థించబడుచు ఉన్నారో, ఆద్యుడు భగవానుడుంగు శంకరుడై సమస్త జీవులను ప్రేమతో రక్షిస్తున్నారో, అట్టి రుద్ర పరంధామునికి నమస్కారము. యత్పాదాంభోరుహ ద్వంద్వం మూగ్యతే విష్ణునా సహ స్తుత్వా స్తుత్యం మహేశనమవా మనసగోచరం. 16. యత్పాదాంభోరుహ ద్వంద్వం మూగ్యతే విష్ణునాధునా స్తుత్వా స్తుత్యం మహేశానం అవాక్ మానస గోచరం. స్వామి పాదపద్మాలు ఎక్కడ అని విష్ణుమూర్తి ఆది వరాహమూర్తి అయి ఇప్పటికీ వెతుకుచున్నారో, అవాక్ మానసగోచరుడగు ఏ మహేశ్వరుని స్తుతించి విష్ణువు లోకపాలన సామర్థ్యమును అనుగ్రహంగా పొందుచున్నారో, భక్త్యా నమ్రతనోర్విష్ణో ప్రసాదం కరోద్ విభు, భక్త్యా నమ్రతనోహ విషోణాహ ప్రసాదం అకరోత్ విభుహ. ఏ రుద్రదేవునికి నమ్రతుడై విష్ణువు వంగి నమస్కరిస్తూ ఉండగా ఆ రుద్రుడు తన అనుగ్రహమంతా ప్రవహింపజేశారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఎవరి యొక్క సాన్నిధ్యమును, స్థానమును మనస్సు పొందలేక వాక్కుతో సహా వెనుతిరుగుతోందో ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కదాచనేతి. 17. ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచన అట్టి ఆనంద బ్రహ్మమగు రుద్రభగవత్తత్వము ఎరిగినవాడు ఇక దేనికి భయము ఉండదు. అణోరణీయాన్మహతో మహీయ నాత్మాస్యజంతోర్నిహితో గుహాయాం. అణోరణీయాన్మహతో మహీయాన్ ఆత్మ అస్య జంతో నిహితో గుహాయాం. ఆ స్వామి సమస్త జీవుల హృదయ గుహలో అణువు కంటే సూక్ష్మంగాను, సమస్త మహద్వస్తువుల కంటే మహనీయముగాను, స్థూలముగాను వేంచేసి ఉన్నారు. తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్మహిమానమీసం. 18. తమ్ అక్రతుం పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదాత్ మహిమానం ఈశం అట్టి ఈశ్వరుని మహిమను నిర్మలమగు హృదయమును పొందినవారు తమ అంతరంగమునందే ఆ రుద్ర చైతన్యమూర్తిగా దర్శిస్తున్నారు. వసిష్ఠవయాసకి వామదేవ విరించిముఖ్యైర్హరుది భావ్యమానః సనత్సుజాతాదిసనాతనాద్యై రీడ్యో మహేశో భగవానాదిదేవః. 19. వసిష్ఠ వైయాసికి వామదేవ విరించి ముఖ్యయః హృది భావ్యమానః సనత్సుజాతాది సనాతనాద్యయః ఈడ్యో మహేశో భగవాన్ ఆదిదేవః. అట్టి రుద్రమూర్తి ఇంకా కూడా వశిష్ఠుడు, శ్రీస్కుడు, వామదేవుడు, బ్రహ్మ మొదలైన ముఖ్యులందరి హృదయమునందు స్వానుభవంగా వేంచేసి ఉన్నవారు. సనత్సుజాతుడు, సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు, బ్రహ్మ మానసపుత్రులు మొదలైన మహనీయులచే సర్వదా సనాతన ధర్మస్వరూపులుగా స్తుతించబడువారు. అట్టి మహేశ్వరులు, భగవంతుడు, ఆదిదేవుడు అగురుద్రభగవానునికి నమస్కారము. సత్యో నిత్యః సర్వసాక్షి మహేశో నిత్యానందో నిర్వికల్పో నిరాఖ్యః అచింత్యశక్తిర్భగవాన్ గిరీశ స్వావిద్యయా కల్పితమానభూమః. 20. సత్యో నిత్యః సర్వసాక్షి మహేశో నిత్యానందో నిర్వికల్పో నిరాఖ్యః అచింత్యశక్తియః భగవాన్ గిరీశః స్వావిద్యయా కల్పితమానభూమః. ఆ రుద్ర భగవానుడు సత్యము నిత్యము అయినట్టివారు, సమస్తమునకు సాక్షి, తానే సమస్తముగా విస్తరించటముచేత మహేశుడు నిత్యానంద స్వరూపుడు. సర్వకల్పనలు తనవై, తాను ఆవలివడవటంచేత నిర్వికల్పుడు. నామరూపములకు పరిమితము కానివాడు కాబట్టి నిరాఖ్యుడు. ఆచింత్యమగు శక్తి సంపన్నుడు, అచింత్యశక్తుడు. సర్వమును ప్రకాశింపజేయుటచే భగవానుడు నిశ్చల స్వరూపుడు కాబట్టి గిరీశుడు. స్వకీయమైన అవిద్యచేతనే సమస్త భూమి, భూముకలు కల్పించుకొని ఆస్వాదించువారు. క్రియేట్స్ ఓల్ లెవెల్స్ అండ్ ఏంజౌస్. అట్టి ఆ రుద్రదేవునికి నమస్కారము. నమస్కారము. అతిమోహకరీ మాయా మమ విష్ణోశ్చ సువ్రత తస్య పాదాంబుధ్యానా దుస్తరా సుతరా భవేత్. 21. అతి మోహకరీ మాయా మమ విషోణాశ్చ సువ్రత తస్య పాదాంబుజ ధ్యానాత్ దుస్తరా సుతరా భవేత్. ఓ సువ్రత, పైపలద, నాచేతను విష్ణువుచేతను కల్పించబడుచున్న మాయ అత్యంత దుస్తరమైనది, దాటరానిది. అయితే పరమేశ్వరుడగు రుద్రభగవానుని పాదపద్మములను ఆశ్రయించి ధ్యానిస్తూ ఉన్నావా? ఇక దుస్తరము, అగు సంసారము నీపట్ల సుతరము తేలికగా తరించి వేయగలిగినది కాగలదు. విష్ణుర్విశ్వజగద్యోని స్వాంసభూతయః స్వకేయః సహ మమాంస సంభవో భూత్వా పాలయత్యఖిలం జగత్. 22. 6. విష్ణుః విశ్వజగత్యోన్యః స్వాంసభూతయః స్వకేయః సహ మమాంస సంభవో భూత్వా పాలయతి అఖిలం జగత్. విష్ణువు తన యొక్క స్వకీయ అంశలచే మమయోని అగునాచే సృష్టించబడిన జగత్తును పాలన చేస్తున్నారు. నా అంశగా జనించిన జగత్తుకు విష్ణువు పరిపోషణ అనే లీలను నిర్వర్తిస్తున్నారు. వినాశం కాలతో యాతి తతో న్యత్సకలం మూష. వినాశం కాలతో యాతి తతో అన్యత్సకలం మూష. అట్టి ఈ సాకార సగుణ కల్పిత జగత్తు అంతా కూడా కాలగతిగా వినాశనము పొందుతోంది. ఈ రుద్రుడు కాలహకాలుడు, కాలమునకే నియామకుడు. ఆయన అనన్యుడు, అన్యము అననదే లేనివాడు. ఆ రుద్రభగవానునికి అన్యముగా అనిపించేదంతా మృష, భ్రమ. ఏ ఓం తస్మై మహాగ్రాసాయ మహాదేవాయ సూలినే మహేశ్వరాయ మూఢాయ తస్మై రుద్రాయ నమో అస్తు. 23. ఓం తస్మై మహాగ్రాసాయ మహాదేవాయ సూలినే మహేశ్వరాయ మూఢాయ తస్మై రుద్రాయ నమో అస్తు. స్వామి ఓం శబ్దసంజ్ఞార్థ స్వరూపులు, తరంగములన్నీ జలములో లయముగుచున్న తీరుగా సమస్తమునకు మహాగ్రాసుడు లయకారుడు. ఆయన దేవతలకే ఉపాస్యము కాబట్టి మహాదేవుడు. త్రిలోకములను, త్రిగుణములను సాయుధులే ధరించుటచే త్రిశూలురు. సమస్త దేహములలో, భావములలో, మనస్సులలో వేంచేసియున్న మహేశ్వరులు. మూడుడు, మూగచర్మధారుడు. అట్టి రుద్ర పరంధామునికి నమస్కారము. నమస్కారము. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాయనేకస త్రీల్లోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యేహ. 24. 7. ఏకో విష్ణుః మహద్భూతం పృథగ్భూతాని అనేకసః త్రీల్లోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగ్ అవ్యయః. మహద్భూతుడు, ఏకస్వరూపుడు అగు విష్ణువే స్వకీయమైచే పాంచభౌతికంగాను అనేక భూతజాలము జీవజాలము గాను ప్రదర్శనమగుచున్నారు. సమస్త జీవుల యొక్క ఆత్మస్వరూపుడు అవ్యేడుంగు ఆ విష్ణువే విశ్వానుభవి జీవుడు అయి స్వకీయ కల్పన అగు విశ్వమును ఆస్వాదిస్తున్నారు. ఆ విష్ణువే జీవుడుగా కూడా అయి వెలిచున్నారు. చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచమిరేవచ హూయతే చపున ద్వాభ్యాం సమే విష్ణుః ప్రసీదతు. 25. చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభ్యః ఏవచ హూయతే చపునః ద్వాభ్యాం సమే విష్ణుః ప్రసీదతు. దృశ్యదేహజీవిస్వరులనే నాలుగు బాహువులు కలవారు మనోబుద్ధి చిత్త అహంకారములనబడే మరొక నాలుగు బాహువులు కలవారు మరల జీవాత్మ పరమాత్మలనబడే రెండుగా కూడా ఆగుచున్నవారు ఆ పరమశివుడే. అట్టి పరమాత్మ మా పట్ల ప్రసన్నుడు అగుగాక. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నవో బ్రహ్మణాహూతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. 26. బ్రహ్మార్పణం బ్రహ్మహవ్యః బ్రహ్మగ్నవ్ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. సమస్తము బ్రహ్మమే. నిర్వర్తించబడుచున్న కార్యక్రమమంతా బ్రహ్మమే. హవిస్సు నేయి మొదలైనవి బ్రహ్మమే. యజ్ఞాగ్నిగుండములోని అగ్ని బ్రహ్మమే. హుతము సమర్పించబడేవన్నీ బ్రహ్మమే. గంతవ్యము పొందవలసినది బ్రహ్మమే. నిర్విషయ భావన అగు సమాధి బ్రహ్మము యొక్క కర్మ విశేషముగా సర్వత్రా సమదర్శనమే సమాధి. సమాధి ఈ సమస్తము బ్రహ్మ కర్మయే అగుచున్నది. సరా జీవాస్తదండేషు భాతి నిత్యం హర్యః స్వయం బ్రహ్మైవ శరభః సాక్షాన్మోక్షదోయం మహామునే. 27. శరాః జీవాః తత్ అంగేషు భాతి నిత్యం హర్యః స్వయం బ్రహ్మైవ శరభః సాక్షాత్ మోక్షదో అయం మహామునే. ఈ జీవులంతా శరభములు బాణములు వంటివారు. ఈ జీవులందరీ శరీరాంగములుగా హర్యే స్వయముగా నిత్యము ప్రకాశించుచున్నారు. శరభుడే రుద్రుడే బ్రహ్మము. ఓ మహాముని, ఆయనయే మోక్షప్రదాత కూడా. ఆయన యొక్క ప్రదర్శనమే నీవు నేను కూడా. మాయావసాదేవ దేవా మోహిత మమతాదిభ్యః తస్య మాహాత్మ్యలేశాంసం వక్తుం కేనాప్యశక్యతే. 28. మాయావసాత్ ఏవ దేవా మోహిత మమత ఆదిభ్యః తస్య మాహాత్మ్యలేశాంసం అపి వక్తుం న శక్యతే. ఓ పైప్పలాదా, ఎవ్వరి మాయకు బద్ధులై దేవతలు కూడా మమత మొదలైన బంధములు పొందుచూ దృశ్యము చూస్తూ ఉన్నప్పుడు మోహితులై ఉంటున్నారో అట్టి రుద్రభగవానుని మహాత్మ్యము యొక్క ఒక లేశము కించిత్ కూడా మేము వర్ణించజాలము. పరాత్పరతరం బ్రహ్మ యత్పరాత్పరతో హర్యః పరాత్పరతరో హీసస్తస్మాత్తుల్యోధికో నహి. 29. పరాత్పరతరం బ్రహ్మ యత్పరాత్పరతో హర్యః తత్పరాత్పరతో అధీశః తస్మాత్తుల్యో అధికో నహి. పరాత్పరతరము బ్రహ్మ పరాత్పరమునకే పరము హరి. అయితే అట్టి హరరూప పరాత్పరపరముకే పరమైనవారు ఈ రుద్రుడు. అట్టి పరాత్పరమునకే పరమయున్న పరమశివునకు సమానమైనదిగాని అధికమైనదిగాని వేరే ఏమీ ఎక్కడా లేదు. ఏక ఏవ శివో నిత్యస్తతౌన్యత్సకలం మూష ఏక ఏవ శివో నిత్యః తతో అన్యత్సకలం మూష. ఈ సమస్తము కూడా నిత్యము అక్షరము ఏకము అగు శివస్వరూపమే అయి ఉన్నది. ఏకము నిత్యము అగు శివతత్వము కంటే వేరుగా ఏదైనా ఎక్కడైనా అనిపిస్తూ ఉంటే అది భ్రమ మూషము ఇల్యూజన్ మాత్రమే. తస్మాత్ సర్వాన్ పరిత్యజ్య ధ్యేయాన్ విష్ణువాదికాన్సురాన్ 30. శివ ఏవ సదా ధ్యేయః సర్వసంసారమోచకః తస్మై మహాద్రాసాయ మహేశ్వరాయ నమః. 31. తస్మాత్ సర్వాన్ పరిత్యజ్య ధ్యేయాన్ విష్ణువాదికాన్ సురాన్ శివ ఏవ సదా ధ్యేయః సర్వసంసారమోచకః తస్మై మహాద్రాసాయ మహేశ్వరాయ నమః. అందుచేత విష్ణువు మొదలైన అన్యదేవతలను వదలి ఏకము అఖండము నిత్యము అగు శివతత్వమునే ధ్యానించాలి. అది సర్వసంసార బంధముల నుండి విమోచనము కలిగించగలదు. అట్టి సమస్తము గ్రహించివేచున్నట్టి సమస్తమునకు లయకారుడైనట్టి మహేశ్వరునికి నమస్కారము. పైప్పలాదం మహాశాస్త్రం నా దేయం యస్య కస్యచిత్ నాస్తికాయ కృతజ్ఞాయ దుర్వృత్తాయ దురాత్మనే. 32. దాంభికాయ నూసంసాయ శఠాయ నూతభాషినే. పైప్పలాదా మహాశాస్త్రం నా దేయం యస్యే కస్యచిత్ నాస్తికాయ కృతజ్ఞాయ దుర్వృత్తాయ దురాత్మనే దాంభికాయ నుసంసాయ సఠాయ అనూత భాషినే. ఈ ఉపనిషత్లో మనము చెప్పుకొనియున్న పైప్పలాద మహాశాస్త్రము అనబడే ఏకాక్షర శివతత్వ జ్ఞాన విశేషములు బోధించటానికి కొందరికిగాను ఈ విధంగా నిషేధించబడింది. సర్వాధారమగు పరమాత్మతత్వమును అంగీకరించినట్టి నాస్తికునికి చేసిన మేలు మరచిపోయి తాను చేసిన సహాయములు మాత్రమే సంభాషించే కృతజ్ఞునికి దుర్వృత్తులు నెగేటివ్ ఆవకేశన్ దాట్ బోధ ట్రబల్ అదర్జ్ అభ్యసించు దుర్వృత్తునికి దురాత్మునికి దోషబుద్ధి కలవానికి దాంభికునికి లేని గొప్ప ప్రదర్శించువానికి నుసంసునికి క్రూరునికి ఘాతుకునికి సఠునకు అసూయ మూర్ఖము మోహము స్వభావముగా కలవానికి అవాస్తవములను వాస్తవమువలే సంభాషించువానికి ఇట్టి స్వభావ లక్షణములు కలవానికి పైప్పలాద శాస్త్రము బోధించటము నిషేధము అని చెప్పబడుతోంది. సువృతాయ సుభక్తాయ సువృత్తాయ సుశీలినే 33 గురుభక్తాయ దాంతాయ శాంతాయ రుజుచితసే శివభక్తాయ దాతవ్యం బ్రహ్మకర్మోక్త ధీమతే 34 సువృత్తాయ సుభక్తాయ సువృతాయ సుశీలినే గురుభక్తాయ దాంతాయ శాంతాయ రుజుచేతసే శివభక్తాయ దాతవ్యం బ్రహ్మకర్మోక్త ధీమతే. సువృత్తునకు సాత్విక శుభప్రద వృత్తులు కలవానికి దాంతునకు ఓర్పు ధైర్యము బహిరింద్రియ నిగ్రహము కష్టసుఖ సందర్భములలో సహనము కలవానికి శాంత స్వభావునకు రుజువర్తననకు త్రికరణ శుద్ధి కలవానికి శివభక్తి కలవానికి బ్రహ్మోపాసన సంబంధమైన కర్మ నిర్వర్తించు ఉత్తమ బుద్ధి కలవానికి తప్పక బోధించబడుగాక. స్వభక్తాయవ దాతవ్యము కృతజ్ఞాయ సువ్రతం నదాతవ్యం సదా గోప్యం యత్నేనైవ ద్విజోత్తమ 35 స్వభక్తాయవ దాతవ్యం అకృతజ్ఞాయ సువ్రత నదాతవ్యం సదా గోప్యం యతోనైవ ద్విజోత్తమ. ఓ సువ్రత పైప్పలాద, భక్తి కృతజ్ఞత కలవానికి ఈ శాస్త్రము సవివరణముగా బోధించబడుగాక. ఓ ద్విజోత్తమ, అనర్హునికి బోధించరాని ఈ శాస్త్రము సదా రహస్యముగా భావించబడుగాక. భక్తి లేనివానికి కృతజ్ఞునికి అడిగినా కూడా చెప్పకూడదు. ఏతత్పై పలాదం మహాశాస్త్రం యోధితే శ్రావయే ద్విజ స జన్మమరణేభ్యో ముక్తో భవతి యో జానితే సోమూతత్వం చ గచ్చతి గర్భవాసాద్విముక్తో భవతి. పైప్పలాదం మహాశాస్త్రం యో అధితే శ్రావే ద్విజః స జన్మమరణేభ్యో ముక్తో భవతి యో జానితే సో అమూతత్వం చ గచ్చతి గర్భవాసాత్ విముక్తో భవతి. ఓ ద్విజోత్తమ, ఈ పైప్పలాద మహాశాస్త్రమును ఎవరు అధ్యయనము చేస్తారో మరియు ద్విజుడై ఎవరు అభిరుచి గలవారికి వినిపిస్తారో అట్టివాడు జన్మమరణముల నుండి విముక్తుడు కాగలడు. ఇందలి సారము ఎరిగినవాడు అమూత స్వరూపుడగుచున్నాడు. గర్భ నరకము నుండి విముక్తుడు అవగలడు. మృత్యువుకు కూడా ఆత్మగా సాక్షి అయి ఆనందముగా శేషించి ఉండగలడు. సురాపానాత్పుతో భవతి, స్వర్ణస్థేయాత్పుతో భవతి, బ్రహ్మహత్యాత్పుతో భవతి, గురుతల్పగమనాత్పుతో భవతి. 9 సురాపానాత్పుతో భవతి, స్వర్ణస్థేయాత్పుతో భవతి, బ్రహ్మహత్యాత్పుతో భవతి, గురుతల్పగమనాత్పుతో భవతి. ఈ శరభోపనిషత్ అధ్యయనము చేసిన పుణ్యఫలం చేత సురాపానదోషము, మత్తు పదార్థముల సేవనము, బంగారము దొంగిలించిన దోషము, బ్రహ్మహత్య, గురు తల్పగమనము మొదలైన పంచమహాపతకములు చేసి ఉంటే వాటి దోషములు తొలగి ఆ అధ్యయనుడు పవిత్రుడు అగుచున్నాడు. స సర్వాన్వేదానధితో భవతి, స సర్వాన్దేవాంధ్యతో భవతి, స సర్వాన్వేదాన్ అధితో భవతి, స సర్వాన్ దేవాంధ్యాతో భవతి. అట్టివాడు సర్వవేదములను ఉపాసన అధ్యయనము చేసినవాడు, సర్వదేవతలను ధ్యానించినవాడు కాగలడు. స సమస్తమహాపాతకో పపాతకాత్పుతో భవతి, తస్మాదవిముక్తమాశ్రితో భవతి, స సమస్తమహాపాతకాత్పుతో భవతి, తస్మాత్ అవిముక్తం ఆశ్రితో భవతి. సమస్తమహాపాతకముల నుండి పునీతుడు కాగలడు. అట్టి అధ్యయనము చేసినవాడు అవిముక్తము, కాశీక్షేత్రమును ఆశ్రయించిన, సేవించిన పుణ్యము పొందుచున్నాడు. స సతతం శివప్రియో భవతి, స శివసాయుజ్యమేతి, న స పునరావర్తతే న స పునరావర్తతే బ్రహ్మైవ భవతి ఇత్యాహ భగవాన్ బ్రహ్మేత్యుపనిషత్ సతతం శివప్రియో భవతి స శివ సాయుజ్యమేతి న స పునరావర్తతే న స పునరావర్తతే బ్రహ్మైవ భవతి ఇతి ఆహ భగవాన్ బ్రహ్మ. అట్టివాడు శివభగవానునికి ప్రియము అగుచున్నాడు, శివసాయుజ్యము పొందగలడు, పునరావృత్తి దోషము పొందడు. బ్రహ్మవేత్త అయి బ్రహ్మమే తానే వెలిచున్నాడు. ఈ విధంగా సృష్టికర్త ప్రజాపతి అగు బ్రహ్మదేవుడు తత్వజ్ఞానాభిలాషతో తనను ఆశ్రయించిన పైప్పలాద మునికి శివతత్వము బోధించారు. శరభోపనిషత్ సమాప్త. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః ఇతి శరభోపనిషత్. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః.